తో చంగా విచీరా కట్టాలే చిలకమ్మ చుట్టూ చంగా విచీరా కట్టాలే చిలకమ్మ బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ చీర కందం నువ్వే తేవాలే చిట్టమ్మ నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ ఎర్ర చీర కట్టుకుంటే సంతె పొద్దు నువ్వమ్మ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ పెట్టి నే కట్టే పాటను చుట్టి ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ.